అతివాహకత పుస్తకం 9వ భాగం. ఇప్పటికే శాస్త్రవేత్తలు 77 డిగ్రీల నిరపేక్ష ఉష్ణోగ్రత వద్దకు చేరుకోగలిగారు. అయినా కూడా నియాన్ హైడ్రోజన్ హీలియం వాయువులని ద్రవింపజేయటం వీలుపడలేదు. ఈ మూడింటి విషయంలో జూల్ థామ్సన్ ఫలితం పనిచేయలేదు. ఇదిలా ఉండగా 1873లో యోహానెస్ డీడెరిక్ వాన్ డెర్ వాల్స్ అనే డచ్ శాస్త్రవేత్త ఆ మూడు వాయువులని శ్రద్ధగా అధ్యయనం చేసి సమస్య ఏమిటో అర్థం చేసుకున్నాడు. అతడు కనుగొన్న విషయాల దృష్ట్యా చూస్తే ఈ మూడు వాయువుల విషయంలోనూ ఒక ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్దనే జూల్ థామ్సన్ ఫలితం పనిచేస్తుందని అర్థమయ్యింది. ఇంచుమించు అన్ని వాయువులకి జూల్ థామ్సన్ ఫలితం పనిచేసే ఉష్ణోగ్రత చాలా ఎక్కువగానే ఉండేది. ఇంచుమించు మామూలు ఉష్ణోగ్రతల వద్ద కూడా ఈ ఫలితాన్ని ఉపయోగించి వాయువులని చల్లబరచడానికి వీలయ్యేది. హైడ్రోజన్ విషయంలో మాత్రం 190 డిగ్రీల కే కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్దనే జూల్ థామ్సన్ ఫలితం పనిచేసేది. అంటే హైడ్రోజన్ని అంటార్కిటికాలో అతి తక్కువ ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్దకు తీసుకువెళ్ళాకనే దానిని మరలా వ్యాకోచింపజేసి ద్రవించేటి చేయవచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన వాడు జేమ్స్ దీవార్ అనే స్కాట్లాండ్కి చెందిన రసాయన శాస్త్రవేత్త. 77 డిగ్రీల కే వద్ద పెద్ద మొత్తాలలో ద్రవ్య రూపంలో నైట్రోజన్ని తయారు చేయటం ఆరంభించాడు. హైడ్రోజన్ విషయంలో జూల్ థామ్సన్ ఫలితం పనిచేసే కనిష్ట ఉష్ణోగ్రత కన్నా ఇది చాలా తక్కువ. కొంత హైడ్రోజన్ని తీసుకుని దానిని అధిక పీడనం వద్ద ఓ బలమైన పాత్రలో ముంచింపజేశాడు. అప్పుడు ఆ పాత్రని ద్రవ్య నైట్రోజన్ ఉన్న పాత్రలో ముంచాడు. ముంచింపబడ్డ హైడ్రోజన్ ద్రవ్య నైట్రోజన్ ఉష్ణోగ్రత వద్దకు చేరుకుంది. అప్పుడు దీవార్ దానిని వ్యాకోచం చెందనిచ్చాడు. ఆ వ్యాకోచం వలన దాని ఉష్ణోగ్రత మరింత తగ్గింది. ఆ విధంగా 1895లో దీవార్ మొట్టమొదటిసారిగా ద్రవ్య హైడ్రోజన్ని సాధించగలిగాడు. హైడ్రోజన్ 20.38 కే వద్ద ద్రవిస్తుంది. ద్రవ్య హైడ్రోజన్ని సాధించటానికి వినియోగించిన విధానాన్నే ద్రవ్య నియాన్ని సాధించటానికి ఉపయోగించవచ్చు. ఎందుకంటే నియాన్ హైడ్రోజన్ కన్నా కాస్త హెచ్చు ఉష్ణోగ్రత వద్ద ద్రవిస్తుంది. నియాన్ 27.05 కే వద్ద ద్రవిస్తుంది. మరీ చల్లని ద్రవ్యాలు త్వరగా ఆవిరి అయిపోకుండా దీవార్ ఒక కొత్త పద్ధతి కనిపెట్టాడు. ఒక దానిలో ఒకటిగా రెండు గోడలు ఉన్న ప్రత్యేక పాత్రలు తయారు చేశాడు. రెండు గోడల మధ్య శూన్యం ఉంటుంది. మామూలు పాత్రలలో అయితే వేడిమి గోడల ద్వారా ప్రవహించి లోపల నుండి బయటికి, బయట నుండి లోపలికి పోతుంది. కానీ ఈ ప్రత్యేక పాత్రలో రెండు గోడల మధ్య ఏమీ లేదు, కనుక వేడిమి గోడల్ని దాటిపోలేదు. గాలి ఉన్నట్లయితే గాలిలోంచి వేడిమి ప్రవహిస్తుంది, కానీ ఇక్కడ ఉన్నది శూన్యమే కనుక ఆ అవకాశం కూడా లేదు. అయితే వేడిమి కిరణ రూపంలో శూన్యంలోంచి కూడా ప్రసరించగలదు. ఆ అవకాశం లేకుండా దీవార్ గోడల మీద నునుపైన మెరిసే లోహపు పూత వేశాడు. ఆ లోహం వేడిమికి చెందిన కిరణాలు పరావర్తనం చెందేట్టు చేస్తాయి. ఆ విధంగా ఉష్ణతరంగాలు కూడా ఆ గోడల్ని దాటి బయటకు పోలేనట్లుగా ఆ పాత్రని నిర్మించాడు దీవార్. అలాంటి పాత్రలో బాగా చల్లని ద్రవ్యాలని ఉంచితే దాని గోడలలోంచి వేడిమి లోపలికి ప్రవేశించలేదు, కనుక ఆ ద్రవ్యాలు చాలాసేపటి వరకు ఆవిరైపోకుండా చల్లగా ఉంటాయి. అలాంటి పాత్రనే దీవార్ ఫ్లాస్క్ అంటారు.